ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ನೃಸಿಂಹ ಶರಣಾಗತ ಪಾರಿಜಾತ ಜ್ವಾಲಾ ನೃಸಿಂಹ ಕರುಣಾಮಯ ದಿವ್ಯಮೂರ್ತೆ ಲೀಲಾ ಕಟಾಕ್ಷ ಪರಿರಕ್ಷಿತ ಸರ್ವಲೋಕ ಶ್ರೀಯೋಗ ನೃಸಿಂಹ ಮಮ ದೇಹಿ ಕರಾವಲಂಬಂ. ಶ್ರೀನಾರಸಿಂಹ ಲಕ್ಷ್ಮೀ ನೃಸಿಂಹ ಸಿಂಹಾಚಲೇಶ ಸಿಂಹಗಿರೀಶ ಮಹೋಗ್ರನಾಥ ಅನಾಥನಾಥ ಕೃತಯುಗ ದೇವ ಕೈವಲ್ಯ ಧಾಮ ಯೋಗಾಭಿನಂದನ ಸಿಂಹಗಿರೀಶ ವರಾಹ ನೃಸಿಂಹ ವರಸಿದ್ಧಿನಾಥ ಚಿತ್ತಚಿದ್ವಿಲಾಸ ಸಿಂಹಗಿರೀಶ ಭಕ್ತಾಪ್ತಿ ಭಂಜನ ಸಿಂಹಾಚಲೇಶ ಜ್ವಾಲಾ ನೃಸಿಂಹ ಹೇ ಜಗನ್ನಾಥ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಆನಂದನಂದ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡನಾಥ ಆನಂದಮೂರ್ತಿ ಸಿಂಹಾಚಲೇಶ ದಯಾ ಸಮುದ್ರ ದಾಕ್ಷಿಣ್ಯ ರೂಪ ಶರಣಾಗತ ಶ್ರಿತ ಪಾರಿಜಾತ ಗರುಡಧ್ವಜ ಗರುಡವಾಹನ ಚಂದನ ಚರ್ಚಿತ ಸಿಂಹಾಚಲೇಶ ಶ್ರೀಕೃಷ್ಣರಾಯ ವಂದಿತ ಪಾದ ಗಜಪತಿ ರಾಜ ಸೇವಿತ ಪಾದ ಚಂದನ ಶೋಭಿತ ಸಿಂಹಾಚಲೇಶ ಚಂದನ ಪ್ರಿಯ ಸಿಂಹಗಿರೀಶ ನರಸಿಂಹಾಯ ನರಹರಿ ರೂಪ ಮಹಾಸಿಂಹಾಯ ಸಿಂಹಗಿರೀಶ ವರಾಹಮೂರ್ತಿ ಸಿಂಹಾಚಲೇಶ ಮಹಾಬಲಾಯ ಉಗ್ರಸಿಂಹಾಯ ಉಗ್ರಸಿಂಹಾಯ ಮಹೋಗ್ರ ರೂಪ ಮಹಾದೇವಾಯ ಮಹನೀಯ ಮೂರ್ತಿ ಆಶ್ರಿತ ವತ್ಸಲ ಸಿಂಹಾಚಲೇಶ ಪ್ರಹ್ಲಾದ ವರದ ಆಹ್ಲಾದ ಮೂರ್ತಿ ಉಗ್ರಲೋಚನ ಸಿಂಹಗಿರೀಶ ರೌದ್ರಾಯ ನಮಃ ಸಿಂಹಾಚಲೇಶ ರೂಪ ಆನಂದ ದೀಪ ಯೋಗಾನಂದಾಯ ಸಿಂಹಾಚಲೇಶ ಕೋಲಾಹಲಾಯ ಸಿಂಹಗಿರೀಶ ತ್ರಿವಿಕ್ರಮಾಯ ಸಿಂಹಾಚಲೇಶ ಚಕ್ರಿಣೇ ನಮಃ ಹೇ ಚಕ್ರಧಾರಿ ವಿಜಯಾಯ ನಮಃ ಸಿಂಹಾಚಲೇಶ ಅದ್ಭುತ ರೂಪ ಸಿಂಹಗಿರೀಶ ಜಯವರ್ಧನಾಯ ಸಿಂಹಾಚಲೇಶ పంచాననాయ సింహగిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ పరబ్రహ్మణే సింహాచలేశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ అఘోరాయ సింహచలేశ గోవింద గోవింద శ్రీ నరసింహ ఘోర విక్రమ సింహగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ జ్వలన్ముఖాయ జ్వాలారూప గోవింద గోవింద శ్రీ నరసింహ జ్వాలామాలిని సింహచలేశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ త్ర్యంబకేశరి దాక్షిణ్య రూప గోవింద గోవింద శ్రీ నరసింహ యోగాభినందన యోగ నృసింహ గోవింద గోవింద లక్ష్మీ నృసింహ ప్రహ్లాద వరద పరిపూర్ణ దేవ గోవింద గోవింద శ్రీ నరసింహ దివ్య స్వరూప దయామయ గోవింద గోవింద లక్ష్మీ నృసింహ కరుణామయ కారుణ్యమూర్తి గోవింద గోవింద శ్రీ నరసింహ నితలాక్షాయ సింహచలేశ గోవింద గోవింద లక్ష్మీ నృసింహ ప్రతాపాయ సింహగిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ మహాదంసాయ సింహచలేశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ ప్రజ్ఞాయ నమః సింహగిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ చండకోపినే సింహచలేశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ హిరణ్యకశిపు ధ్వంసినే నమః గోవింద గోవింద శ్రీ నరసింహ దైత్యదానవ భంజన దేవ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ గుణభద్రాయ గుణాతీత గోవింద గోవింద శ్రీ నరసింహ మహాభద్రాయ మహోగ్ర సింహ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ బలభద్రాయ సింహచలేశ గోవింద గోవింద శ్రీ నరసింహ సుభద్రకాయ సింహగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ య కైవల్యమూర్తి గోవింద గోవింద శ్రీ నరసింహ శ్రీ యాదవాద్రి విలాస కీర్తి గోవింద గోవింద లక్ష్మీ నరసింహ జ్వాలా నృసింహ యాదాద్రినాథ గోవింద గోవింద శ్రీ నరసింహ యాదగిరీశ్వర యోగ నృసింహ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ భక్తార్తి భంజన యాదగిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ ప్రహ్లాద నారద వందిత చరణ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ వ్యాసాది భక్త రసికావతంస గోవింద గోవింద శ్రీ నరసింహ కరుణా సముద్ర యాదాద్రినాథ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ రామానుజాది పూజిత పాద గోవింద గోవింద శ్రీ నరసింహ వాంఛిత ఫలప్రద యాదాద్రి దేవ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ అవతార యాదగిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ యోగ నృసింహ యాదగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ యాదగిరినాథ యోగీంద్ర వరద గోవింద గోవింద శ్రీ నరసింహ శ్రీ యోగరాజ కరుణా సముద్ర గోవింద గోవింద లక్ష్మీ నరసింహ వేదాచలవాస హే వేదమూర్తి గోవింద గోవింద శ్రీ నరసింహ ఆనందదాత అఖిలాండ కీర్తి గోవింద గోవింద లక్ష్మీ నరసింహ జగదీశ సురేశ హే జగన్నాథ గోవింద గోవింద శ్రీ నరసింహ విష్ణు స్వరూప యాదగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ విశ్వప్రభాత కృతావతార గోవింద గోవింద శ్రీ నరసింహ యాదాద్రినాథ హే యోగి పూజ్య గోవింద గోవింద లక్ష్మీ నరసింహ విశ్వేశ్వరాయ విశ్వేశ్వరాయ గోవింద గోవింద శ్రీ నరసింహ దివ్యాయ నమః అచ్యుత దేవ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ వజ్రనఖాయ వజ్రదేహాయ గోవింద గోవింద శ్రీ నరసింహ పరంతకాయ యాదాద్రినాథ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ మంత్రైక రూప యంత్రాధినాథ గోవింద గోవింద శ్రీ నరసింహ సువ్యక్తాయ యాదాద్రివాస గోవింద గోవింద లక్ష్మీ నరసింహ శరణాగత వత్సల దేవ గోవింద గోవింద శ్రీ నరసింహ పుణ్యాత్మనే నమః యాదగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ వేదత్రయాయ వేదస్వరూప గోవింద గోవింద శ్రీ నరసింహ శ్రీవత్సాంకిత శ్రిత పారిజాత గోవింద గోవింద లక్ష్మీ నరసింహ విభవే నమః యాదగిరీశ గోవింద గోవింద శ్రీ నరసింహ మాధవ దేవ మధుసూదనాయ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ మహానందాయ మహనీయ మూర్తి గోవింద గోవింద శ్రీ నరసింహ మంత్రైక రూపాయ యాదగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ అవ్యాయ నమః ఆనంద నిలయ గోవింద గోవింద శ్రీ నరసింహ వత్సలాయ యాదగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ ఉదార కీర్తి ఊహాతీత గోవింద గోవింద శ్రీ నరసింహ చండ విక్రమాయ యాదగిరీంద్ర గోవింద గోవింద లక్ష్మీ నరసింహ ప్రపూజ్యాయ ప్రహ్లాద వినుత గోవింద గోవింద శ్రీ నరసింహ ఆశ్రిత పాలక యాదాద్రినాథ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ అక్షరాయ నమః యాదాద్రినాథ గోవింద గోవింద శ్రీ నరసింహ వరప్రదాయ యాదగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ పురుషోత్తమాయ హే పుణ్యమూర్తి గోవింద గోవింద శ్రీ నరసింహ మంగళగిరీశ మహనీయ కీర్తి గోవింద గోవింద లక్ష్మీ నరసింహ పానక ప్రియ పరిమళ దీప్తి గోవింద గోవింద శ్రీ నరసింహ మహాకాయ మహోగ్ర రూప గోవింద గోవింద లక్ష్మీ నరసింహ పరతత్వాయ పరమాత్మ దేవ గోవింద గోవింద శ్రీ నరసింహ మంగళగిరినాథ సర్వాత్మ దీప గోవింద గోవింద లక్ష్మీ నరసింహ ధీరాయ నమః ధీరోధాత్త గోవింద గోవింద శ్రీ నరసింహ నిర్గుణాయ నమః నీరజ నాభ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ శర్వాయ నమః శ్రీవనమాలి గోవింద గోవింద శ్రీ నరసింహ విశ్వంభరాయ యాదాద్రినాథ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ మంగళమూర్తి వేదాచలేశ గోవింద గోవింద శ్రీ నరసింహ మంగళగిరివాస శ్రీ నరసింహ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ జగద్వ్యాపినే హే జగన్నాథ గోవింద గోవింద శ్రీ నరసింహ పరంజ్యోతిషే హే పరంధామ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ సచ్చిదానంద విగ్రహాయ నమః గోవింద గోవింద శ్రీ నరసింహ ప్రహ్లాద పాలక ధీరాయ నమః గోవింద గోవింద లక్ష్మీ నరసింహ విరూపభూతే నరహరి దేహ గోవింద గోవింద శ్రీ నరసింహ పరమాత్మనే నమః శ్రీ హృషికేశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ లక్ష్మీ హృదయ హే చిద్విలాస గోవింద గోవింద శ్రీ నరసింహ లక్ష్మీపతయే నవనరసింహ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ అహోబిలేశ మహోగ్రసింహ గోవింద గోవింద శ్రీ నరసింహ ప్రహ్లాదవందిత జ్వాలా నృసింహ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ ಕೇಳಿ ವಿಹಾರ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ಅನಂತ ಭುಜಬಲ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ರುದ್ರಾವತಾರ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ಉಗ್ರದಂಷ್ಟ್ರಾಯ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಜಿತೇಂದ್ರಾಯ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ವಿಶ್ವವ್ಯಾಪಿನೇ ಕೃತಯುಗ ಮೂರ್ತಿ ಮಹೋಗ್ರ ರೂಪ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ಅರುಣಾಯ ನಮಃ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಅಚ್ಯುತಾಯ ನಮಃ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ಅಖಿಲ ಜ್ಞಾಯ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಅನಂತಾಯ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ಕಾಲನೇತ್ರನಲ ಪ್ರಳಯ ಸ್ವರೂಪ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಶ್ಯಾಮಾಂಗಾಯ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ಭೀಮನೇತ್ರಾಯ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಭೂತನಾಥಾಯ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ಉಗ್ರಾಯ ನಮಃ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ತೇಜಸ್ವೀ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ಚತುರ್ಬಾಹುವೇ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ವೀರಾಯ ನಮಃ ವೀರ ವಿಕ್ರಮ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ರೋಗನಾಶಾಯ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಗೋವಿಂದಾಯ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ಸರ್ವಾತೀತಾಯ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಚೈತ್ರಾಯ ನಮಃ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ತ್ರಿಮೂರ್ತಯೇ ನಮಃ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಸರ್ವಾದ್ಭುತಾಯ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ಚಂಡಕೋಪಿನೇ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಶೇಷಭೂಷಾಯ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ನಿರಂಜನಾಯ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಭಕ್ತವತ್ಸಲ ಆಗಮ ಶೋಭಿತ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ಅನೀಶ್ವರಾಯ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ದೇವಕಿ ನಂದನ ಆನಂದ ರೂಪ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ಸರ್ವಭೂತಾತ್ಮನೆ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಜನಾರ್ಧನಾಯ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ಮಹಾಗುಣಾಯ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಅಘೋರಾಯ ನಮಃ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ಸಹಸ್ರಾಕ್ಷಾಯ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ತ್ರಯಾಯ ವೇದಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ಪುರಾಣ ಪುರುಷ ಪುಂಡರೀಕಾಕ್ಷ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಜ್ವಾಲಾಮಾಲಿನಿ ನರಹರಿ ರೂಪ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ಹಿರಣ್ಯಕಶಿಪು ಧ್ವಂಸಿನೇ ನಮಃ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ವರಪ್ರದಾಯ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ಮಹಾಕಾಯ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಭಗವತೆ ನಮಃ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ನರಕೇಸರಿ ನಮಃ ಶ್ರೀಕಾಂತ ಲೋಲ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ವರಪ್ರಸಾದಾಯ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ಜಗತ್ಪಾದಕ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಜಗನ್ಮಯಾಯ ಹೇ ಜಗನ್ನಾಥ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ಹೃದಯ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಪ್ರಚಂಡ ಮೂರ್ತಿ ಪ್ರಹ್ಲಾದ ವರದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ನಿರ್ಗುಣಾಯ ನಮಃ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಜಗತ್ಪಾಲಕ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ಕವಯೇ ನಮಃ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಬ್ರಹ್ಮಾಂಡನಾಥ ಅಹೋ ಬಿಲೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಮಹೋಗ್ರ ಸಿಂಹ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಜ್ವಾಲಾ ನೃಸಿಂಹ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ನರಸಿಂಹ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಯೋಗ ನೃಸಿಂಹ ಗೋವಿಂದ